ಪ್ರಿಯತಮಾ ನೀ ವಚಟ ಕುಶಲಮಾ ನೇ ನಿಜಟ ಕುಶಲಮೇ ಪ್ರಿಯತಮ ನೇ ನಿಜಟ ಕುಶಲಮೇ ನೀ ವಚಟ ಕುಶಲಮಾ ಮುಂದು ನೀ ವಚಟ తర్వాత నేనిచ్చట అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే కమ్మని ప్రేమలేఖనే రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే గుండెల్లోయమేదో చలంగమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే మేనికేమిగాడు పూసోకి సోకు కండేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అన్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమై నాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా ఇళయరాజా.